ఎనభే లయవర్జిత సం ధా లయనజ్జిత అవినాశి అరేజయమాత్మానుచ్ఛిత్తి ధర్మ ఇత్యాది సృశ్రేహ లయో వినాశ రహిత వర్జితేత్యర్థః ఇదముపలక్షణం షడ్భాన వికారాణం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇత్యాది శ్రుతేః ఓం లయవర్జితాయే నమః ఆం విం అవినాశీ వా అరేజయమాత్మానుచ్ఛిత్తి ఈ ఆత్మ అవినాశీ ఉచ్ఛేద ధర్మరహితము ధర్మ 167 శంకర గ్రంథ రత్నావళి అనుశ్రుతివచనానుసారము దేవీ లయరహిత నాశరహిత అయ్యని భావము. లయనజ్జిత ఎననది శరీరమునందు కలిగిడి అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపశ్రీయశ్రేణే నశ్యతి ఎను షడ్భాన వికారములు కుపల కణము అనగా పరమేశ్వరి షడ్భావ వికారరహిత అయ్యని భావము. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఈయను శృతి ప్రమాణమును బట్టి పరమేశ్వరి లయవర్జితయని స్పష్టమగును. శ్లో హ్రీంకారరూప హ్రీంకార నిలయ హ్రీంపద ప్రియ హ్రీంకార బీజ హ్రీంకారమంత హ్రీంకార లక్షణ